హైదరాబాదు నగరములో నీళ్లకు ఎల్లపాలని లేదు, నీళ్లకు ఎప్పుడు పడితే అప్పుడు వదిలే నీళ్లురా. హైదరాబాదు నగరములో నీళ్లకు ఎల్లపాలని లేదు, నీళ్లకు ఎప్పుడు పడితే అప్పుడు వదిలే నీళ్లురా. అయ్య పొద్దు మాపు అని లేదు నీళ్లకు, రేయి పగలు అని లేదు నీళ్లకు, ఇష్టం వచ్చినట్లు వదిలే నీళ్లురా. మాపు అని లేదు నీళ్లకు, రేయి పగలు అని లేదు. నల్లలాకు వేల లేదు ఎందుకో, బిల్లు కద్దు పద్దు లేదు వీళ్లకు, కూలి నాలికెళ్లకుండా ఇంట్లోనే నీళ్ళ కోసం ఉండాలి మనిషిరా. బడికి పోయే పిల్ల బడికి ఎగ్గొట్టి బిందె పట్టి ఉండాలి లైనులో, నీళ్ళ కోసమే పందాయే జీవితం. హైదరాబాదు నగరంలో నీళ్ళకు ఎల్లపాలని లేదు, నీళ్ళకు ఎప్పుడు పడితే అప్పుడు వదిలే నీళ్ళురా. ఏరియాలో నిత్యము నీళ్ళ వంపులు దిలింది సత్యము, జూబ్లీస్ బంజారాయిల్స్ లో హైటెక్ సిటీ ఫిలిము నగరులో, బీద బిక్కి తేడలేదు నీళ్లకు, మనుషులకు ఉందిరా భేదము, అది పోగొట్టుకుంటే ఎంతో సౌఖ్యము.